నిశ్శబ్దం 47వది. గొప్ప సిద్ధుడు సంపూర్ణుడు అనుకునబడే ఒక స్వామి ఉండేవారు. ఆయన శిష్యులతను సమీపించి, స్వామి, వాస్తవికత పరమార్థం లేక దైవం గురించి మాకు తెలపండి అని కోరారు. ఆయన ఏమీ చెప్పలేదు. చిరునవ్వు ఇవ్వడం తప్ప ఆయన ఇంకేమీ చెప్పడం లేదు. దేనికి ఆయన సమాధానం ఇవ్వడం లేదు. ఆఖరుకు వారు నైరాశ్యం చెందారు. వారు అతనితో, స్వామి, మిమ్మల్ని తరచుగా దైవం గురించి ఏదైనా చెప్పమని అర్థిస్తున్నాం. మీరు చిరునవ్వు చేయడం తప్ప మాకేమీ చెప్పడం లేదు అని వాపోయారు. ఆయన ఏమి చెప్పారో తెలిసినా, ఆయన, నేను మీకు జవాబు ఇస్తున్నాను కానీ మీరు నన్ను వినడం లేదు అని అన్నారు. ఇదేమిటి, మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని వారు అన్నారు. అసలైన బోధనలన్నీ నిశ్శబ్దంలో ఇవ్వబడతాయి. అందుచేత నేను నిశ్శబ్దంగా మీకు చెప్తున్నాను అని ఆయన అన్నారు. కానీ అటువంటివేవి మా చెవికి వినే చెవి మాకు లేదు. మీరు మాకేమి చెప్పారు అని వారు అన్నారు. దైవం నిశ్శబ్దమని అని ఆయన అన్నారు. అసలైన విజ్ఞానం, ఆచరించగలిసిన విజ్ఞానం, గాఢమైన భక్తి పలకని సంవాదం, నిశ్శబ్దతలో బోధన భ్రాంతిలో చిక్కుకున్న వారి దారిని సుగమం చేస్తుంది. అన్ని జ్ఞానాల్లో అత్యమమైనది, శక్తులన్నిటిలో శక్తివంతమైనది నిశ్శబ్దం నుండే తటస్థపడుతుంది.